ఉద్ధన్యమానమస్యామేభ్యం అపపాత్మానం యజమానస్య హంతో శివానః సంతు ప్రతిషష్ఠదశః షన్నో మాతా పృథివీతోకసాత షన్నో దేవీరభిష్టయే ఆపో భవంతు పీతయే శయ్యోరభిస్రవంతు నః ఐశ్వానరస్య రూపం పృథివ్యాం పరిస్రసాః శోనమాపిశంతు నః ఇదిదం దివో యతః పృథివ్యాః సంజ్ఞానే రోదసీతం బభూవతు ఊషాకృష్ణమవతు కృష్ణమూషాః ఇహోభయోర్హీయమాగమిష్ఠాః ఓదేః కుర్వాణో యత్పృథివీమతరః గుహాకారమాసు రూపం ప్రదీత్య తరతేర్న్యక్తమిక సంభరంతః సదంజీవేమ శరదస్సవీరాః ఊర్జం పృథివ్యార్థమాభరంతః చరంజీవేమ శరదఃపురోతేః అమ్రేభిరణవిత్తంగుహాసో శ్రోత్రంతవుర్వ్యపజాభవామః ప్రజాపతిసృష్టానాం ప్రజానాం క్షుతోపహత్తేరు వితన్నో అస్తు ఉపప్రభిన్నవిషమోర్జం ప్రజాభ్యః సూదం గృహేభ్యో రథమాభరామి యస్య లోకం బిభ్రతి మామవిందతే గుహాప్రవిష్టాగుంసరిరస్య మధ్యే తస్యేదం విహతమాభరంతః అశంవక్కారమస్యాం విషేమ యత్పర్యపశ్యత్సరిరస్య మధ్యే ఉర్వీమపశ్యజ్జగతః ప్రతిష్టాం తర్పుష్కరస్యాయతనాద్ధిజాతం అర్ణం పృథివ్యాః ప్రసరగంహరామి యాభిరగం హజ్జగతః ప్రతిష్టాం ఉర్వీమిమాం విశ్వజనస్య భర్తీం తానః శివాః శర్కరాః సంతు సర్వాః అగ్నేరేతశ్చంద్రగం హిరణ్యం అర్ధః సంభూతమమృతం ప్రజాసు తత్సంభరన్నుత్తరతో నిధాయ అధిప్రయచ్చం దురిచింతలేయం అశ్వారూపం కృత్వా ఇదశ్వత్థే తిష్ఠః సంవత్సరం దేవేభ్యో నిధాయ తర్తేర్న్యక్తమిక సంభరంతః శరంజీవేమ శరదః సవీరాః ఊర్జః పృథివ్యాభ్యుచ్ఛితోసి వనస్పతే శతవలిశో విరోహ త్వయా వయమిషమోర్జం మదంతః గాయత్తోషేణ సమిషామదేవ గాయత్ర్యా క్రియమాణస్తయత్తే పర్ణమపదతృతీయస్తే దిమోషి సోయం పర్ణస్వామపర్ణాభ్యజాతః అలోహనామిదోమవేషస్యావరుధ్యై దేవానాం బ్రహ్మవాదం మదతాయ్యత్ ఉపాసనో శుశ్రభావేష్యతోది తతోపామావిశతు బ్రహ్మవర్చసం తత్సంభరగ్రస్తవరుంధీయ సాక్షాత్ యాదే ధృష్టస్యాగ్నేః హేతిమశమయత్ ప్రజాపతిః తామివామప్రదాహాయ సమేకం శాంతే ఫలామ్యహం యత్తే ధృష్టస్య యతః విజంగతం భాశ్చజ్జాతవేదః తయా భాసా సంవితః పురున్నో లోకమనఃప్రభాహి యత్తే తాంతస్య హృదయమాచ్ఛిందం జాతవేదః మరుతోభ్యస్తమయిత్వా ఏతత్తేతత్ సనే సంభరామి సాత్మా అగ్నే సహృదయో భవేహ చిత్రయానుష్పత్థాత్ సంభృతా బృహత్యః శరీరమభిసర్గస్కృతాస్థ ప్రజాపతినా యజ్ఞముఖేన సంవితాః విశ్వస్థవర్ధ్యమిథునా ప్రజాతే అశ్వత్థాద్ధవ్యవాహాద్ధిజాతాం అగ్నే స్తనో యజ్ఞిగాగుం సంభరామి శాంతయోనిగుం సమీ గర్భం అగ్నయే ప్రజనయితవే యో అశ్వత్థశమీ గర్భ ఆలోహత్వే సందేహరా విబ్రహ్మణా యజ్ఞేత్యేతుభిః సహ యందాసమభరంజాతవేద యథాశరీరం భవతేతున్యక్తం సదంభృతస్యేత శివః ప్రజాభ్యః వరుణో లోకమరుణేతి విద్వాన్ ప్రవేధసే గమయేమేధ్యాయ వచో వందాలమిషభాయ విష్ణే యతో భయమభయం తన్నో అస్తు అవదేవాయిదేహేభ్యాన్ సమిధాగ్నిందు వస్యత హృదేర్బోధయతాధిషిం ఆస్మిన హవ్యాయుహోతన ఉపత్వాగ్నే హవిష్మదే ఘృతాచేర్యంతు హర్యత ఘృతస్వ సమిధో మమ సంతా సమిద్భిరంగిర హృదేన వర్ధయామతి బృహక్షోజాయ మిథ్యా సమిధ్యమాన ప్రథమోను ధర్మ సమర్థిరజ్ఞతే విశ్వమాన శోచిష్కేశో ఘతనిర్నిపావక అగ్నిర్యజధాయ దేవాన్ ఘతపదేకో ఘతయోజరగ్ని ఘతై సమిద్ధో ఘతమస్యాన్నం ఘతపుషస్తాధరితో వహంతి ఘతమివన్క్షిదేవాన్ ఆయుర్దాహ్నేహోజుషాణ ఘతపదేకో ఘతయోజరధి ఘతం వే త్వముచారుగవ్యం పిదేవపుత్రమభిరక్షదాధిమం వామగ్నేతమిధానయ్యవిష్ట దేవాదూతం చక్రదేహవ్యవాహం వరుద్రేషం ఘతయోనిమాహుతం ద్వేషం చక్షుర్దశిరేతోదయన్మజే వామగ్నే ప్రతిబాహుతం ఘతేన సంనాయవస్తు సమిధాతమీధిరే సమావధానమోషధీభిరక్షిత వరుద్రయాగం ధిపార్థివాభిష్ఠసే ఘతప్రదేకం వరతస్య దోర్షదం అగ్నిం మిత్రం న సమిధానలించదే ఇంధానో అగ్ర విదశేషుదే శుక్రవర్ణాముదులోయగుంసతేధియం ప్రజాగ్నే సంవాసయ ఆశాశ్రమశుభిస్సహ్యస్మాధే యాన్యాసం సమిదస్సవే అహే విష్పత్నే సదనేరితస్య అన్వాజీరేతం ధరుణేరయీనా అంతర్వక్నేజన్యం జాతమేదసం అధ్వరాణాంజనయశపురోగా ఆరోహతం దశకం షట్వేర్మ ఋతేనాయుషావర్తసా సహ్యేవం దముత్తరాముత్తరాకం సమా దర్శమహం పౌర్ణమాజయ్యజ్ఞయ్యశాయజైతేయవతే స్థ అగ్నిరేతసౌ గర్భంతసాంతే వాహంతదే తత్సత్యేయద్వీరం బిభృత వీరంజనయ్యశ తే మాత ప్రజనిష్యేచే ప్రజాతే ప్రజనయ్యశ ప్రజయా పశుభ్రహ్మవర్తన సువర్గే లోకే అజరాత్సత్యముపైమి మానుషాద్దైవ్యముపైమి దైవేం భాజయ్యామి శౌకేరగ్నిధాన ఉభౌ లోకౌ సమేమహం ఉభయోకయోరుధ్వా అతిమృత్యంతరామ్యహం జాతవేత భువనస్య రేత ఇహరించతమసో యజ్ఞనిష్యతే అగ్నిమశ్వత్సాసిహవ్యవాహం శమీగర్భాజ్జనయోమయోభో అయం తేజోనిర్త్రియ యతో జాతో అరోచసా సంజానన్నగ్నారోహ అసానోవర్ధయారయం అవేదవీషమిదసర్పథానస్థపురాణాయేత నూతనా అదాదిలైవసానం పృథివ్యా అగ్రనివం పితలోకమస్మై అగ్నేభస్మాస్తేపురేషమసి సంజ్ఞామధికామధరణం మైరేకామధరణం భూయాద్ సంవత్సృజామిహృదయాని సగంషష్టం మనో అస్తువః సగంషష్టః ప్రాణో అస్తువః అయ్యావ ప్రియాస్తనువః సంప్రియాహృదయానివ ఆత్మావో అస్తు సంప్రియః సంప్రియాస్తనువో మమ కల్పేతాంద్యా వా పృథివీ కల్పంతా మామపోషధీ కల్పంతామగ్నయః పృథగ్ మమజ్జ్యేష్ఠాయ సంప్రదాః హేగ్నయః సమనసః అంతరాద్యా వా పృథివీ వాసంతికా వృతో అభికల్పమానాః ఇంద్రమివ దేవా అభిసంవిశంతో దివస్వావీర్యేణ పృథివ్యై మహిమ్నా అంతరిక్షస్య పోషేణ సర్వపశుమాదధే అగీజనం నమతం మత్యాస అశ్రేమానం తరణిం వేటుజంభం దశస్వసారో అగ్రువః సమీచీ ఉమాగుంసం జాతమభిదగుం నభంతాం ప్రజాపదే స్వా ప్రాణేనాభిప్రాణిమి పోష్టపోషే నమహ్యం దీర్ఘాయుత్వాగశరసారదాయ శరగుంధరభ్యాయుషేమర్చసే జీవాత్మై పుణ్యాయ అహం తదస్మి మదసి త్వమేతన్ మమాదయోనిస్తమయోనిరస్మి మమైవ సంవహ హవ్యాన్యగ్నే పుత్రః పిత్రే లోకృజ్జాతవేద ప్రాణే త్వామృతమాదధామి అన్నాదమన్నాజ్ఞాయ గోప్తారంగుత్యై సుగారిహపత్యో విదహన్నరాజే ఉషదశ్రేయసే శ్రేయసే అర్ణసే అగ్నేషుపత్రాగం అవగాధమాన ఆయుష్కోషమిషమోజమస్మాధే ఇమా ఉమాపతిష్టంతు నాయ ఆవి ప్రజాభిసంవదేయ ఇహో నిజాతిష్టతు విశ్వరూపీ మధ్యేవీ జాతవేద ఓజదేవనాయత్వోద్యక్షే వృషణే సుష్మాయాయుషే వర్చసే సమర్థనోరధివర్తనో ఎస్తే దేవేషు మహిమాసు భర్గ ఎస్త ఆత్మా పశుష ప్రవిష్ట పుష్టిర్యాతే మనుష్యేషు ప్రథే ప్రయాణో అగ్నే దుషమానయే పృథివ్యా పర్యంతరిక్షాన్ పశుభ్యో అభ్యోషీభ్య ఎత్ర జాతవేదస్వం బభూత తతో నో అగ్నే నిషమానయే రాజీవన ప్రతిశంభే విద్వాన్ అగ్నేరగ్నే పురో అగ్నిర్భవే విశ్వాశాదీర్జా నో విభాహి భోజన్నోధేపదే చతుష్పదే అన్వగ్నిరుషసామగ్రవక్ష్యతే అన్వహాని ప్రథమో జాతవేదా అనసూర్యస్ పునఃప్రాజరశ్మీన్ అనుద్యావా పృథివీ ఆదదాన విక్రమస్వ మహాగుంపసి వేదిషన్మానుషేభ్య పృషుడోకేషు జాగ్రిహి ఎదిషన్ దివో విదత పృథివ్యా సంవిధానే రోదసీతం బభూవదు ప్రయో పృష్ఠే సీతదు జాతవేదా శంభో ప్రజాభ్యస్తనువే శ్యోన ఆనందామృత ఆదధామి అన్నాదమన్నాభ్యాయ గోప్తారం గుప్తే ఎత్తే శుక్ర శుక్రం వర్చ శుక్రాతనో శుక్రం జ్యోతిరజస్రం తేన మేదేహితేన ద్వాదశే అగ్నినాగ్నే బ్రహ్మణ ఆనశే వ్యానశే సర్ధమాయుర్వ్యానశే నర్య ప్రజాం మే గోపాయ అమృతాయ జీవసే జాతాంచ నిష్యమానాంచ అమృతే సత్యే ప్రతిష్ఠితా అసర్వమిదం మే గోపాయ రసమన్న విహాయుషే అలబ్ధాయోషీతమో అవిషన్న పితంకణో శర్గస్య పశోన్మే గోపాయ దివాజోగే చతుష్పద అష్టాశభాశ్రీహాగ్నే ఏకేయసభాశుకా సప్తదశసభాన్మే గోపాయ ఏషభ్యాసభాసన ఆనింద్రియావన కురు సర్వమాయుర్వాసరాధ్యయమంతం మే గోపాయ యముషయ స్త్రీ విదా విదః సామానిజోగృంహే స్వాహి శ్రీరమృతాసరాజుశ్రీఖండాయ మతిస్వేషాపదే కా భువనస్య మధ్యే మర్మృజ్యమానా మహతే సౌభగాయ అక్ష్యం సుక్ష్మయజమానాయ కామాన్ ఇహైవ సంతత్ర సదో అగ్నయ కాలేన వాచా మనసా విభర్మి ఇదో వాసంతమాయుర్మా ప్రహాసీత్ జ్యోతిషా వో వైశ్వానయనోపతిష్టే పంచథాగ్నేంద్రక్రామద్ ఇలాసృష్టా ప్రజాపదే ఊర్ధ్వారోహద్రోహిణీ యోజనగ్నే ప్రతిష్ఠితి నేదాన్యహాని భవంతి నవేదువర్గాలోకాన్యుపయంతి నమస్వేమత్సువర్గేషు లోకేషు సత్య ప్రతిష్టంతోయంతి అగ్నిష్టోమా పరస్సామాన కార్యాహు అగ్నిష్టోమ సంవిదస్సు వర్గో లోకైతి ద్వాదశాగ్నిష్టోమస్ స్తోత్రాణి ద్వాదశమాసా సంవత్సర తన్న సూక్ష్యం ఉచ్చా సప్తదశా పరస్సామాన కార్యాశవా ఉత్ని పశూనామవరుధ్యై విశ్వజితమిజితామగ్నిష్టోమౌ ఉచ్చా సప్తదశా పరస్సామాన తేదర్గస్తుదా విరాజమభిసంపద్యంతే తేదర్థావతిరిచ్యేతే ఏకజాగౌరతిరిక్త ఏకజాయునూన స్వర్గో వై లోకో జ్యోతి ఊర్భిరాజ్ స్వర్గమేవ తేన లోకమభిజయంతి యత్పరగుణాసుందరం తత్పథమేహం కార్యం బృహద్వితీయే వైరూపం తృతీయే వైరాజం చతుర్థే శాక్వరం పంచమే వైవతకం షష్ఠే తదుపృష్టేభ్యో నయంతి సంతన ఏతే గ్రహాలిఖ్యంతే అనిగ్రాహ్యాపరస్సామసు ఇవాన్ సంతన్వంతి మిథునాయేతేర్గ్రహారిష్యంతే అనిగ్రాహ్యాపరస్సామసు మిథునమేవేర్యమానా అవరుంధతే బృహపృష్టం భవతి బృహద్వేషవర్గో లోక బృహదేవసువర్గం లోకయ్యంతి త్రయస్త్రిపుంషిమ మాభ్యంతిమమానే భవతి త్రయస్త్రిపుంషద్వై దేవతేవరుంధతే ఏ వాతపరాజగం సంవత్సరముపయంతి నహీయంతే స్వస్తి సమశ్నువతే అథదేవసోర్వాంచముపయంతి దేహైరగ్రస్వస్తి సమశ్నువతే ఏదద్వాహముతోర్వాంచముపయంతి ప్రజాపతి సౌ దేవేంద్ర సదు దేవేభ్యోనయంతి సంతనిర్వాణేతేగ్రహాపరస్సామాన విశోకాంతివాదీర్త్యం యథాశాలాయే పక్షసి దేవగం సంవత్సరస్య పక్షసి ఎదేన గృహ్యేరన్ విశోచే సంవత్సరస్య పక్షసి వ్యవస్థేయాతాం ఆర్తిమార్చేయు ఎదేతే గృహ్యంతే యథాశాలాయే పక్షసి మధ్యమం వగుంశమభిసమాయచ్చతి ఏవగం సంవత్సరస్య పక్షసేది వా కీర్త్యమభిసంతన్వంతి ఆర్తిమార్చంతి ఏకభిగుంశమహద్భవతి శుక్రాగ్రాగ్రహారిష్యంతే ప్రత్యుక్తభేదయత్వాయ శౌర్యేతద పశురా లభ్యతే శౌర్యోగ్రాహ్యోరిష్యతే అహరేవ రూపేణ సమర్థయంతి అసో అంధయేవేషమయక్రియతే సప్తైతదహరిగ్రాహ్యారిష్యంతే సప్తవేశీర్ణ్యా ప్రాణాదిత్యశిర ప్రజానా శీర్ణన్నేవ ప్రజానా ప్రాణాన్ దధాతి తస్మాత్ సప్తశీర్ణం ప్రాణా ఇంద్రవృత్రగం హత్వా అసురాన్ పరాభావ్య హరిమాన్ లోకానభ్యజయత్ తస్యాసో లోకోనభిజితాసీత్ తం విశ్వకర్మా భూత్వాభ్యజయత్ యద్వై విశ్వకర్మణో గృహ్యతే స్వర్గస్య లోకస్యాభిజిత్యై ప్రవాయతేస్మాన్ లోకాచ్యవందే ఏ వై విశ్వకర్మణం గృహ్ణతే ఆదిత్యశ్వో గృహ్యతే యం వా అతిథిః అస్యామేవ ప్రతిష్ఠంతి అన్యాన్యాగృహ్యేతే విశ్వాన్యేవాన్యేన కర్మాణి కుర్వాణాయంతి అస్యామన్యేన ప్రతిష్టంతి తావాపరాద్ధాత్ సంవత్సరస్యాన్యాన్యాగృహ్యేతే తా ఉభౌతః మహాప్రతే గృహ్యేతే యజ్ఞస్యైవాంతం గత్వా ఉభయోర్లోకయో ప్రతిష్టంతి అర్ఘ్యముక్తం భవతి అన్నాద్యశ్చావరుద్ధై ఏకవిగుంశకేష భవతి ఏతేన వై దేవాలేకవిగుంశేన ఆదిత్యమిదముత్తమగం సువర్గం లోకమారోహయన్ సవాలేష ఇదేకవిగుంశ తస్య దశావస్థాదహాని దశపరస్తాద్ సవాలేష విరాజ్యుభయన ప్రతిష్ఠిన విరాజిహివాలేష ఉభయన ప్రతిష్ఠిన తస్మాదంతరేమో లోకౌయన్ సర్వేషు సువర్గేషు లోకేష్వమన్నేతి దేవాదిత్య సువర్గస్ లోకస్ పరాజోదిపాదాభయ పంచంతోహిరతృగం హృత్యై దేవాదిత్య సువర్గస్ లోకస్ అవాదోపాదాభయ తమ్ పంచభీరస్థిరుదవయన్ తస్మాదేకపింసే హన్ పంచదివా కీర్త్యాని క్రియంతే తస్మయోగేదివా కీర్త్యాని ఏకాయత్రే శోత్రయో పవమానయో మహాదివాగేర్త్యగంభోజ పృష్టం వికర్ణం బ్రహ్మధామం భాసోగ్నిష్టోమ అథైతాని పరాణి పరేర్వే దేవాదిత్యగం సువర్గం లోకమపాలయన్ యజపాలయన్ తత్పరాణాం పరత్వం పారయంతేనం పరాణి యదేవం వేద అథైతాని స్పరాణి స్పరేర్వై దేవాదిత్యగం సువర్గం లోకమస్పాలయన్ యజస్పాలయన్ తత్స్పరాణాగ్యుస్పరత్వం స్పారయంతేనగ్యుస్పరాణి ఏవం వేద అప్రతిష్టాం వారేతే గచ్చంతి ఏదాగం సంవత్సరే నాప్తే చ ఏకాదశన్యాప్యదే వైష్ణవం వామనమానభంతే యజ్ఞోదే విష్ణు యజ్ఞమేవానభంతే ప్రతిష్ఠిత్యై ఐంద్రాజ్ఞమానభంతే ఇంద్రాగ్నే వై దేవానామయాతయామానౌ ఏ దేవతే అయాతయామ్ని ఏవానభంతే ఐశ్వదేవమానభంతే దేవతాదేవావరుంధతే యావా పృథివ్యాం ధేనుమానభంతే యావా పృథివ్యో దేవ ప్రతిష్టంతి వాయువ్యం వత్సమానభంతే వాయుదేవేభ్యో యథాయుధనాద్దేవత అవరుంధే ఆదిత్యామయం వశామానభంతే ఇయం వాదిదిః అస్యామేవ ప్రతిష్టంతి మేత్రావరుణేవానభంతే మిత్రేణైవ యజ్ఞస్య స్పిష్టకం శమయంతి వరుణేన తిష్టం రాజాపత్యంతో పరం మహాభ్రతానభంతే రాజాపత్యోదిగ్రాహ్యోదిష్యే అహరేవ రూపేణ సమర్థయంతి అసో అంధరేవేణ వయస్క్రియతే ఆగ్నేయమానభంతే పరి ప్రజ్ఞాహత్యై అజపే త్వాయేతే పూర్వైర్మాసైరవరుంధతే ఎదేతే రవ్యా పశవా లభ్యంతే ఉభయేనాం పశూనామవరుధ్యై ఎదురిక్తామేకాదశినే మాలభేనన్ అప్రియం భ్రాతుర్మ్యమభ్యయరిచ్చేత యద్వౌ ద్వౌ పశు సమస్యేయుః కనీరాయ కుర్వీరన్ ఎదేతే బ్రాహ్మణవంతః పశవా లభ్యంతే నా ప్రియం భ్రాతుర్మ్యమభ్యయరిచ్యతే నగనీయాయ కుర్వతే ప్రజాపతి ప్రజా సృష్ట్వా వృత్తోధయత్ తమ్ దేవా భూతానాగం తేజస్ సంభృత్య ఏనైనమభిరజన్ మహానమవర్తేతి తన్మహాభ్రతస్య మహాభ్రతత్వం మహద్వ్రతమిది తన్మహాభ్రతస్య మహాభ్రతత్వం మహతో వ్రతమిది తన్మహాభ్రతస్య మహాభ్రతత్వం పంచవింశ స్తోమా భవతి చతుర్వింశబ్దమాన సంవత్సర చరిద్వారేతస్మిన్ సంవత్సరే ప్రాజాయత అదన్నం పంచవింశమభవత్ మధ్యద క్రియతే మధ్యదోహ్యన్నమిదం ధినోతి అథో మధ్యద ప్రజానామోధీయతే అథయద్వాజమం తదక్రియతే తస్మాదంతే ప్రజా సమేధంతే అంతరక్రియతే ప్రజననాదైవ రవిక్షిరో భవతి రేధా విహితం విశిర రోమశరీరస్ పరాజాస్తువంతి తస్మాత్తత్సదుగేవ నమేద్యతోనుమేద్యతి నృష్యతోనుకృష్యతి పంచదశోన్యః పక్షో భవతి సప్తదశోన్యః తస్మాద్వయాగస్యన్యతరమధిపర్యావర్తంతే అన్యతరీయ క్రియతే పంచవింశాత్మా భవతి తస్మాన్మధ్యర పశవో వరిష్టా ఏకవింశం పుచ్చం విపదాస్తువంతి ప్రతిష్ఠిత్యై సర్వేణ సహస్తువంతి సర్వేణ హ్యాత్మనాన్వీ సహోత్పదంతి ఏకైకాముచ్చుంషంతి ఆత్మన్నిఖిండాని బద్ధాని నవాదేన సర్వపురుషో నోమానితో నఖాన్ పరిమాన క్రియంతే తాన్యేవేన ప్రత్యుప్యంతే ఔదుంబరస్తల్పో భవతి ఊర్ధ్వాన్నముదుంబర ఊర్ధ్వేవాన్నాద్యశ్యామరుద్ధ్యై యస్యతల్పసద్యమనభిజిదగ్ధ్యస్యాదేవానాగుంసామ్యక్షే కల్పసద్యమభిజయాని కల్పమాయుష్యోద్గాయేత్ కల్పసద్యమేవాభిజయతి యస్య కల్పసద్యమభిజయస్యాత్ స దేవానాగుంసామ్యక్షే కల్పసద్యం మాపరాజయతి కల్పమాయుష్యోద్గాయేత్ న కల్పసద్యం పరాజయతే ప్రేంఖేషగుంసతి మహోగే ప్రేంఖ మహదేవాన్నాద్యస్యావరుద్ధ్యై దేవాసురా సంయత్తాసన్ ఆదిత్యే వ్యాయచ్ఛంత సమజయన్ బ్రాహ్మణశ్చ శూద్రశ్చ కర్మకర్తేభ్యాగచ్చేత్ దేవ్యో వైవర్ణా బ్రాహ్మణ అసూర్య శూద్ర వివేదాత్సరిమే భూతమక్రన్నిత్యన్యతనో బ్రూయాద్ ఇమముద్వాసీకారిణ కిమేదుర్భూతమక్రన్నిత్యన్యతర యేధాగం సుకృతయ్యారాద్ది తదన్యతరోభిశ్రీనాదేవేధాం దుష్కృతయ్యారాద్ది తదన్యతరోపహంతి బ్రాహ్మణ సంచయతి అముమేవాదిత్యం భ్రాతుర్వ్యశ్చ సంవిందంతే దేవాసురాయత్తాసన్ేవాజయమయంత అగ్నేశోమయోస్తేజస్వినేస్తనో సన్నిదశ ఇదమునో భవిష్యతి నో జయ్యంతీతి తేనాగ్నేశోమాపక్రాముదా దేవా విజిత్య అగ్నేశోమావన్వయేక్షన్ తేమన్వీంద్రం నృతోత్సన్నం తస్య విభక్తేభిస్తేజస్మినేస్తనోరవారుంధన తే సోమన్వీంద్రన్ అనభ్యన్ తస్యథాభిజ్ఞాయం తనోర్భిగృంధన తే గ్రహాభవన్ తద్గ్రహాణాం గ్రహత్వం యస్యేవం విదుషో గ్రహరిత్యంతే తస్యత్వేవ గృహీతాః నానాగ్నేయం పునరాధేయే కురుయాద్ యదనాగ్నేయం పునరాధేయే కురుయాద్ యద్ధమేవ తత్ అనాగ్నేయం వారేణ క్రియతే యత్సమిషత్తనో నపాదమిడో పరిహర్యతి భావాగ్నేయవాజ్యభాగౌ స్యాతాం అనాహార్జభాగో భవదైత్యాహుర్భావాగ్నేయవన్వంచావితి అగ్నే పవమానాయోత్తర సవమానాయ ఏనాజ్యభాగ ఏన సౌమ్య బుధన్వత్యాజ్ఞేయస్యాజ్యభాగస్ పురోనుభాగ్యాభవతి యథాదుక్తం బోధయతి కాదుకే వదత్ అగ్నిక్తా పత్నే సంయాజానామృతస్యేనాజ్ఞేయం సర్వం భవతి ఏకథాజస్మినే దేవతాముపైతేహు సైనవేశ్వరా ప్రదహయతి మేదిబ్రూయాద్ ప్రజననం వా అగ్ని ప్రజననమేవోపైతే హృదయజ సంభృత సంభారయిత్యాహు అసంభృత్యా సంభారాయజ కార్యమితి అథో ఖలు సంభృత్యాదేవ సంభారా కార్యం యజు పునరాధేయస్యమృద్ధ్యై సేనోపాగుంశు ప్రచరతి ఏష్యైవేషునరాధేయోపాగుంశునష్టమిచ్చతి తాదృగే వదతి ఉచ్చైస్వృష్టగతముత్సతి యథా నష్టం విత్వా ప్రాహాగమితి తాదృగే వదతి ఏకథాజస్మినే దేవతాముపైతేహు హైనమేశ్వరా ప్రదహయతి తానోపైతి ప్రయాజానోయాజేష్ేవ్యా పూర్వమాజ్యభాగో సేవం పత్నే సంయాజా అద్వైష్వానరవ్రజనవత్తరముపైతీతి తదాహుర్థం వా ఏతత్ అనాగ్నేయం వా ఏతత్క్రియతయితి నేతి బ్రూయాద్ అగ్న్యం ప్రథమం విభక్తేనాంగజతి అగ్నిమత్తమం పత్నే సంయాజానా తేనాగ్నేయం తేన సమర్థం క్రియతయితి దేవావేయథాదర్శం యజ్ఞానాహరంత యోగ్నిస్తామం యముఖ్యం యోదిరాత్రం తేనైవ సర్వే వాజపేయమపశ్యన్ తే అన్యాన్యస్పేనాతిష్ఠంత అహమనేన యజాయితి తే బ్రువన్ ఆజిమస్య ధావామేతి తస్మిన్నాజిమధావన్ తమ్ బృహస్పతి ఉదజయత్ ఏనాయజత సస్వారాజ్యమగచ్చత్ తమింద్రాబ్రవీన్ మామనేన యాజయేతి ఏనేంద్రమయాజయత్ స్వాగ్రం దేవతానాం పర్యైర్ అగచ్చత్ స్వారాజ్యం అతిష్టంతాస్మై జ్యేష్ఠాయ ఏవం విద్వాన్ వాజపేయేన యజతే గచ్చతి స్వారాజ్యం అగ్రగం సమానానాం పర్యేది తిష్టందేస్మై జ్యేష్ఠ్యాయ సమాదేశ్రాహ్మణస్ జైవరాజన్యస్యజ్ఞ అంబాదేశం వాజపేదయిత్యాహు వాజాభ్యో వాజేశ వాజగ్ఞేతేన దేవా ఐప్సన్నే సోమో వై వాజపేయ యో వై సోమం వాజపేయం వేద వాజ్యే వైనం తేత్వాభవతి ఆస్య వాజే జాయతే అన్నం వై వాజపేయం వేద అత్యన్నం ఆస్యాన్నాదో జాయతే బ్రహ్మ వై వాజపేయం వేద అత్యబ్రహ్మణాన్నం ఆస్య బ్రహ్మా జాయతే వాగ్వై వాజస్య ప్రథమ ఏం వేద కరోతి వాచా వీర్యం ఐనం వాచా గచ్చతి అభిమతేం వాచం వదతి ప్రజాపతిర్దేవేభ్యోరిజ్ఞాన్యాదిశత్ సాత్మన్నాజవేగమధత్త తందేవా అబ్రువన్ ఏషమావయజ్ఞ యద్వాజపేయ అప్యేమనోత్రాస్తి ఏభ్యేతావుద్యుతే ప్రాయచ్చత్ ఆవాయేతావుద్యుతయో వ్యాఖ్యాయంతే యజ్ఞస్య సర్వత్వాయ దేవతానామయద్భాగాయ దేవావే బ్రహ్మణశ్చాన్యస్య దశమనవమాఘనన్ యద్బ్రహ్మణశ్రమనమాసేత్ సాగాచానారాశగ్ఞస్య భవత్ యదన్నస్య సాధురాః తస్మాద్గాయనశ్రమత్వస్య జనప్రతిగృహ్యం యత్ప్రతిగృహ్ణీయాత్ శ్రవణం ప్రతిగృహ్ణీయాత్ సర్వావాయేతస్య వాచోవరుద్ధాః యో వాజపేయాజీ యా పృథివ్యాయ్యాగ్నౌ యా రసంతరే యాంతరిక్షే యా వాయౌ యా వామదేవ్యే యా దివ్యాదిత్యే యా బృహతి యాక్షయౌషధేషు యా వనస్పతిషు తస్మాద్వాజపేయాజ్యార్పిజీన సర్వాశ్యస్య వాచోవరుద్ధాః దేవాగ్రహేర్యజ్ఞస్య నావారంభద తదనిగ్రాహ్యైర్జగ్రావారంభద తదనిగ్రాహ్యా నామనిగ్రాహ్యత్వం యదనిగ్రాహ్యా దృశ్యంతేవాన్యేర్గ్రహేర్యజ్ఞస్య నావరుంధే స్వదేవతేర్జగ్రావరుంధే పంచగృహ్యంతే పాంతో యజ్ఞ యావానేవ యజ్ఞ తమాప్తావరుంధే సర్వైంద్రా భవంతి ఏకథైవ యజమానేంద్రియం దశతి సప్తదశ ప్రజాపత్యాగ్రహాదిత్యందే సప్తదశ ప్రజాపతిః ప్రజాపతేరాత్రే ఏకయచ్చా గృహ్ణాతి ఏకథైవ యజమానే వీర్యం దధాతి సోమగ్రహాగ్రహాగ్రహాగ్రహాగ్రహాగ్రహాగ్రహాగ్రహాగ్రహాగ్రహాగ్రహాగ్రహాగ్రహాగ్రహాగ్రహాగ్రహాగ్రహాగ్రహాగ్రహాగ్రహాగ్రహాగ్రహాగ్రహాగ్రహాగ్రహాగ్రహాగ్రహాగ్రహాగ్రహాగ్రహాగ్రహాగ్రహాగ్రహాగ్రహాగ్రహాగ్రహాగ్రహాగ్రహాగ్రహాగ్రహాగ్రహాగ్రహాగ్రహాగ్రహాగ్రహాగ్రహాగ్రహాగ్రహాగ్రహాగ్రహాగ్రహాగ్రహాగ్రహాగ్రహాగ్రహాగ్రహాగ్రహాగ్రహాగ్రహాగ్రహాగ్రహాగ్రహాగ్రహాగ్ యత్సోమ ఏతన్మనుష్యాత్స్వా పరమేణైవాస్మాన్నామరమన్నామవరుంధే సోమగ్రహాన్ గృహ్ణాది బ్రహ్మలోగా ఏతత్తేజ యత్సోమ బ్రహ్మణ ఏతేజసా తేజోజమానే దాది సురాగ్రహాన్ గృహ్ణాది అన్నస్ వా ఏతమలం యత్సురా అన్నస్వ శమలేన శమలయమానాహంతి సోమగ్రహాగ్రహాగ్రహాగ్చ గృహ్ణాది ఉమాయవై సోమ శ్రీసురా తన్మిథునం మిథునమేవాసుతద్దిగ్నేకరోతి ప్రజననాయ ఆత్మానమే సోమగ్రహై శృణోతి జాయాగుంసురాగ్రహై అస్మాజపేయాజ్ఞముష్మిల్లోకే ప్రియగం సంభవతి వాజపేయాభిజిత్యస్య పూర్వే సోమగ్రహాలిత్యంతే అపరే సురాగ్రహా పురోక్షకం సోమగ్రహాన్ సాధయతి పశ్చాదక్షకం సురాగ్రహాన్ పాపవస్తమిధృత్యై ఏషవేయమాన యత్సోమ అన్నగం సురా సోమగ్రహాగశ్చ సురాగ్రహాగశ్చ వ్యతిసరతి అన్నాద్యేనైవేన వ్యతిసరతి సంవృతస్థం మా భద్రేణ పంక్తేప్యాహ అన్నం వై భద్రం అన్నాద్యేనైవేనగుంసగం సృజతి అన్నస్య వారేతచ్చమలం యత్సురా ఆత్మేవ ఖలు వై శమలం ఆత్మనామానేన వేతచ్చమలేన వ్యతిసరతి యత్సోమగ్రహాగ్రహాగ్రహాగ్రహాగ్రహాగ్రహాగ్రహాగ్రహాగ్రహాగ్రహాగ్రహాగ్రహాగ్రహాగ్రహాగ్రహాగ్రహాగ్రహాగ్రహాగ్రహాగ్రహాగ్రహాగ్రహాగ్రహాగ్రహాగ్రహాగ్రహాగ్రహాగ్రహాగ్రహాగ్రహాగ్రహాగ్రహాగ్రహాగ్రహాగ్రహాగ్రహాగ్రహాగ్రహాగ్రహాగ్రహాగ్రహాగ్రహాగ్రహాగ్రహాగ్రహాగ్రహాగ్రహాగ్రహాగ్రహాగ్రహాగ్రహాగ్రహాగ్రహాగ్రహాగ్రహాగ్రహాగ్రహాగ్రహాగ్రహాగ్రహాగ్రహాగ్రహాగ ద్వాజపేయాజీభూతో మేభ్యో దక్షిణ్యః రాముద్రమనిదోమగ్రహైః అమేవతేర్లోకమభిజయతి ప్రత్యాం సురాగ్రహైః ఇమమేవతేర్లోకమభిజయతి ప్రతిష్ఠంతి సోమగ్రహైః యావదేవ సత్యం ఏణ సూయతే వాయుభ్యః సురాగ్రహాన్నహంతి అనుదేనైవ విషగుంసగం సృజతి హిరణ్యపాత్రం మధః పూర్ణం దదాతి మధవ్యోధానేతి ఏకథా బ్రహ్మణముపహరతి ఏకథైవ యజమానాయస్తేజో దధాతి బ్రహ్మవాదినా వదంతి నాగ్రష్టోమో నోక్ష్యః నషోడశేనాదిరాత్రః అథకస్మాద్వాజపేయే సర్వే యజ్ఞకృతమోవరుధ్యంత ఇతి పశుభిరితి బ్రూయాత్ ఆద్వేయం పశుమానుభదే అగ్నిష్టోమమేవ తేనావరుంధే ఐంద్రాగ్నేనోక్ష్యం ఐంద్రేణ షోడశిన స్తోత్రం సారస్పత్యాదిరాత్రం మారుత్యాబృహత స్తోత్రం ఏతావంతో వీయజ్ఞక్షతవ తాన్పశుభిరేవరుంధే ఆత్మానమేవస్తునోత్యగ్నిష్టోమేన ప్రాణాపానముచ్చేన ఏకం షోడశిన స్తోత్రేణ వాచమనిరాత్రేణ ప్రజాంబృహత స్తోత్రేణ ఇమమేవ లోకమభిజయత్యగ్నిష్టోమేన అంతరిక్షముక్షేణ సువర్గం లోకం షోడశిన స్తోత్రేణ దేవయానానేవ పసారోహత్యదిరాత్రేణ నాగకం రోహతి బృహత స్తోత్రేణ వేదయేవాత్మంధత్తాగ్నేయేన పశునా వోజోబలమైంద్రాగ్నేన ఇంద్రియమైంద్రేణ వాచగుంధారస్పత్యా ఉభావేవ దేవలోకం చ మనుష్యలోకం చాభిజయతి మారుత్యావశగా సప్తదశ ప్రజాపత్యాన్నభూనోలభలే సప్తదశ ప్రజాపతిః ప్రజాపతేనాప్యై శ్యామాలేకరూపా భవంతి ఏవమే ప్రజాపతిః సమర్థ్యై తాన్ పరిజ్ఞకతానుత్సృజతి మరుతో యజ్ఞమజిఘాగం సన్ ప్రజాపతే ఏభ్యేతాం మారుతేం పశామానుభద ఏనానుసమయత్ మారుత్యా ప్రజర్య ఏతాం సంజ్ఞమనేత్ మరుతరేవ సమయిత్వా ఏతే ప్రజరతి యజ్ఞస్యాఘాతాయ ఏకథాపాయుహోతి ఏకదేవత్యాభి ఏతే అథో ఏకథైవ యజమానే వీర్యం దధాతి నైవారేణ సప్తదశధావేణైతరే ప్రజరతి ఏదత్పరోడాశాఖ్యేతే అథో పశూనామేవ శిద్రమపి దధాతి సారస్పత్యోక్తమయా ప్రజరతి వాగ్వైధరస్పతి తస్మాత్ ప్రాణానాం వాగుత్తమా అథో ప్రజాపదావేవ యజ్ఞం ప్రతిష్టాపయతి ప్రజాపతిమాగ్ అపన్నదే భవతి తస్మాన్ మనుష్యా సర్వాం వాచం వదంతి సావిత్రం జుహోతి కర్మణః కర్మణః పురస్తాత్ కస్తద్వేదేత్యాహు యద్వాజపేయస్య పూర్వయ్యతపరమితి సవితృప్రసూత ఏవ యథా పూర్వం కర్మాణి కరోతి సమనే సమనే జుహోతి ఆక్రమణమేవ తత్సే సంయుతమానః కురుతే సువర్గస్య లోకస్య సమష్ట్యై వాజస్వ జర్వాచ మధ్యస్వదాది నైత్యాహ వాగ్వై దేవానాం పురాన్నమాసీత్ వాచమేవాత్మాన్నగ్రస్పదయతి ఇంద్రస్య వగ్రో జివాత్రఘ్నైతిరసమువావహరతి విజిత్యై వాజస్య నప్పసవే మాతరం మహీమిత్యాహ యచ్చైవేయం యచ్చాస్యావధి తదేవావరుంధే అసోదస్మిన్నేవోభగేభిజిచ్యతే అప్సంతరమతమప్సుభేషజమిత్యశ్వాన్ పన్మూలయతి అప్సు వా అశ్వస్య తదీయం ప్రవిష్టం తదువేణన్నో ప్రవచే యదప్సువల్మూలయతి యదేవాస్యాప్సు ప్రవిష్టం తదేవావరుంధే బహువా అశ్వో మేధ్యముపగచ్చతి యత్సువల్పోలయతి మేధ్యానేవేనాహం కరోతి వాయుర్వాత్వేత్యాహ ఏకావాయేతం దేవత అగ్రే అశ్వమయుంచన్ తాభిరేవేనానేయనక్తి తమస్యోజ్యత్యై యజాయనక్తి వ్యావృత్యై అవాహన్నపాదాశుభే మందిరి సంవాష్టి మేభ్యానేవేనాహం కరోతి అసౌస్తౌత్తేనాదిగం సరిష్యత విష్ణుక్రమాన్ క్రమదే విష్ణురేవ భూత్తేవాన్ లోకానభిజయతి వైశ్వదేవో వైరథ అంకౌర్ణ్యంకాభితోర్థయ్యా విద్యాః యా ఏవ దేవతారథే ప్రవిష్టాః తాభ్యదేవ నమస్కరోతి ఆత్మనోరాజ్యై అసమరసంభావకోస్య రసో భవతి యేనం వేదా